అమ్మాయి గారు పాపాయి అంట, అమ్మాయి గుడ్లో రూపాయి అంట, అమ్మాయి గారు పాపాయి అంట, అమ్మాయి గుడ్లో రూపాయి అంట. కసుగా కాటుక కన్ను కొట్టదు, మిసుగా తీయని ముద్దు పెట్టదు, దాచిన దాగని గుట్టు విప్పదు, ఎప్పుడో దానికి రట్టు తప్పదు. ఏ కొమ్మకే పండు ఉందో పిట్ట చూడదా, రమ్మల్లో మాటేసి కొట్టదా, పై పైన చూసేటి కన్నులోన తాకదా, నీ వంపు కవింపు పెంచదా. చెప్పనా వద్దా అచ్చ తెలుగులో, గొప్పింటి కోకమ్మ గాథ, పక్కింటి పైటమ్మ బాధ, తందన తానమ్మ గాథ వింటనా. గోమ్మ గోల కోటేరు ముక్కమ్మ గోల, చక్కని చుక్కమ్మ గోల కంటారా. అమ్మాయి గారు పాపాయి అంట, అమ్మాయి గుడ్లో రూపాయి అంట, అమ్మాయి గారు పాపాయి అంట, అమ్మాయి గుడ్లో రూపాయి అంట. పచ్చిగా రాసిన పద్యం ఒక్కటి, చచ్చిన చెప్పరాని చోట ఉన్నది. పిచ్చిగా రాసిన పల్లవ ఒక్కటి, పాటలా అల్లుకున్న పిల్లదైనది. ఆ పద్యం తాత్పర్యం నలుగురికి చెప్పనా, సెంటర్ లో మీటింగు పెట్టనా, అందాల గ్రంథాల పేజీ నేను తిప్పనా, అందిట్లో పద్యాలు పాడనా, పాడనా వద్దా పిచ్చ తెలుగులో. గొప్పింటి కోకమ్మ గాథ, పక్కింటి పైటమ్మ బాధ, తందాన తానమ్మ గాథ వింటరా. గోపాల గోపెమ్మ గోల, కోటేరు బుక్కమ్మ గోల, చక్కని చుక్కమ్మ గోల కంటారా. అమ్మాయి గారు పాపాయి అంట, అమ్మాయి గుడ్లో రూపాయి అంట.